ఆనందమయ కోసము ఆనంద ప్రతిబింబ చుంబితను వృత్తి స్తమోజృంభిత స్యాదానందమయ ప్రియాది గుణక స్వేష్టాఖలాభోదయ పుణ్యస్యానుభవే విభాతి కృతిన మానందరుపః స్వయం భూత్వా నందతి యత్ర సాధుతను భృన్మాత్ర ప్రయత్నం వినా. ఆనంద ప్రతిబింబ చుంబితనుః ఆనందము యొక్క ప్రతిబింబముచే స్పృశింపబడిన శరీరము కలదియు తమోజృంభిత అవిద్యా పరిణామ రూపమైనదియు అగు వృత్త్యః వృత్తి ప్రియాది గుణకః ప్రియము మొదలగు గుణములు కలదియు స్వేష్టార్థలాభోదయ తనకు ఇష్టమైన అర్థము లభించినప్పుడు ఉదయించినదియు అగు ఆనందమేహ ఆనందమై కోసము శాత్ అగును. కూతినాం పుణ్యాత్ముల యొక్క పుణ్యస్య అనుభవే పుణ్యమును అనుభవించు సమయమున విభాతి భాషించును యత్ర దేనియందు తనుళ్ళన్మాత్రల ప్రాణిమాత్రము లేకుండగనే స్వయం తాను ప్రయత్నం వినా ప్రయత్నము అనందరూపం ఆనంకరూపుడై నందతి సంతోషించునో భూత్వా అయి సాధు బాగుగా ఏం ముచే నాలుగు ఆనందస్య పరమాత్మస్వరూపానందం యొక్క ప్రతిబింబ చుంబితావ్యాప్తమైన తనోహ శరీరము స్వరూపము దేనికో అది ఆనంద ప్రతిబింబ చుంబితతను తమోజృంభిత అవిద్య వలన పుట్టినది అవిద్యాపరిణామరూపమైనది అట్టి వృత్తి ఆనందమయ కోసము. అది స్పష్టముగా బుద్ధికి గోచరించుటకు చెప్పుచున్నాడు ప్రియాది గుణకః తస్య ప్రియమేవ శిరః మోదో దక్షిణః పక్షః ప్రమోద ఉత్తరః పక్షః ఆనంద ఆత్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ. ఈ ఆనందమయ కోసమునకు ప్రియమే శిరస్సు మోదము కుడి ప్రక్క ప్రమోదము రెండవ ప్రక్క ఆనందము ఆత్మ బ్రహ్మ ప్రతిష్ట హేతువగు పుచ్చము అను శృతిననుసరించి ఇష్టవస్తువులత శ్రీవివేక చూడమణి దర్శనము లాభము భోగము వీటి వలన కలిగిన సుఖ విశేషమే అవయవముగా గల ప్రియము మొదలు ప్రమోదము వరకు నున్నది గుణముగా అనగా అవయవముగా గలది. ఇది అప్పుడప్పుడు మాత్రమే ఉండునని చెప్పుచున్నాడు అస్వేష్టార్థలాభోదయ. ఆ తనకు ఇష్టమైన పుత్రమిత్రాదులు శబ్దాధికము అది లభించినప్పుడు లాభ పదము ఉపలక్షణముగాన దర్శన భోగములను కూడా గ్రహింపవలెను అనగా వాని దర్శనలాభోగములు కలిగినప్పుడు ఉత్పత్తి కలది అనగా పుట్టునది. కృతినాం ధీమంతుల యొక్క పుణ్యస్య పూర్వజన్మ కృతమును ఫలోన్ముఖమును అగు పుణ్యమును అనుభవించు సమయమున విభాతి విశేష రూపమున భాషించును. ఈ విషయమునే స్పష్టీకరించుచున్నాడు. యత్ర ఏ సమయమున తను బ్రహ్మాతః సర్వప్రాణియు ప్రయత్నం వినా ప్రయత్నము లేకుండగనే అనగా ఆ సమయమున ఏ ప్రయత్నము చేయకపోయినను దీనికి పూర్వ పుణ్యమే హేతువని పుణ్యస్యానుభవే అనుపదముచే చెప్పబడినది. తానే ఆనందరూపుడుగా అయి ఆనందించునో అప్పుడు ఆనందమయ కోసముతో సంబంధమేర్పడినదని గ్రహింపవలెను. ఈ విషయమునే దేహప్రాణేంద్రియ ఇత్యాది శ్లోకమున 371 చెప్పనున్నాడు. ఈ విధముగా జాగ్రత్ స్వప్నావస్థలలో పుణ్యవశముచే కలుగు సుఖాకారమైన తామసవృత్తి ఆనందమయ కోసమని చెప్పినట్లైనది. ఆ కోసము కూడా స్వరూపమును ఆవరించునదే. దానితో సంబంధమేర్పడిన సమయమున దోహఖమిశ్రితము కానిదియు నిత్యము నిరుపాధికము అగు సుఖస్వరూపమును తెలుసుకొనుటకు శక్యము కాదు కదా. కావుననే న ప్రహృష్యేత్రియం ప్రాప్య ప్రియము లభించినప్పుడు సంతసింపకూడదు. ఆత్మానం హర్షశోకాభ్యాం శత్రుభ్యామివ నార్పయే తనను శత్రుతుల్యములైన హర్షశోకములకు అర్పింపకూడదు. హృష్టో దృప్యతి దృప్తో ధర్మమతి కామతి ఆనందములోనున్న వానికి గర్వము కలుగును. గర్వించినవాడు ధర్మమును అతి 292 ఆనందమే కోసము 288 క్రమించును. హర్హామషభయోద్వేగైర్ముక్తో యహ సచ మే ప్రియ సంతోషము అసూయ భయము ఉద్వేగము వీటిచే ముక్తుడైనవాడు నాకు ప్రియుడు ఇత్యాది వాక్యములు ఈ ఆనందము కూడా హేయమని చెప్పుచున్నవి. ఇచ్చట పునేసర్దముచే కామ్యకర్మల వలన కలిగిన అపూర్వమును గ్రహింపవలెను, యోగము వలన కలిగిన పుణ్యమును గ్రహింపరాదు. అట్టి పుణ్యము జ్ఞానము ద్వారా అనావృతానందమును అభివ్యక్తము చేయును, అనగా ఆనందావరకముగనుండు తమస్సును భంజింపచేయునుగాన అట్టిది ఆనందము కోసము కాదు. అప్పుడు వృత్తి తమోజృంభితము కాదు. ఈ విషయమును ఈ క్రింది వాక్యములు సూచించుచున్నవి: ముక్తిర్నో శతకోటి జన్మసు కృతై పుణ్యైర్వినా లభ్యతే, కరాశుక్లా కృష్ణం యోగిన త్రివిధమితరేషాం, యోగి యొక్క కర్మ అశుక్ల ముగను అకృష్ణముగను ఉండును. అనగా పుణ్యమునకు గాని పాపమునకు గాని హేతువు కాదు. ఇతరుల కర్మ పుణ్యపాప అభయరూపమై త్రివిధముగా నుండును. వృత్తి నామనువృత్తిస్తూ ప్రయత్నాత్ ప్రథమాదపి అదృష్టాచ సకృదభ్యాస సంస్కార సచివాత్ భవేత్. ప్రథమ ప్రయత్నము వలననే గాని అనేక పర్యాయములు చేసిన అభ్యాసం యొక్క సంస్కారముతో గూడిన అదృష్టము వలన గాని ఆత్మవిషేక వృత్తులు అవిచ్ఛిన్నముగా కొనసాగును. వీటిని బట్టి ఆనందమయ కోసమును భాసింపజేయునది కామ్యకర్మల వలన కలిగిన పుణ్యమేనియు యోగజ పుణ్యము జ్ఞానము ద్వారా ఆనందమయ కోస భిన్నమగు స్వరూపానందమునే భాసింపజేయు ననియు స్పష్టమగుచున్నది. అవ తామసి యగు సుఖాకార వృత్తియే ఆనందమయ కోసముగాన సుఖప్త్యవస్థలో అది ఉత్కటముగా నుండునని చెప్పుచున్నాడు. 294 శ్రీవివేక చూడామణి. ఆ సమయమున పుణ్యజనితము కాని స్వరూపసుఖమే అవిద్యావృత్తికి విషయమగును. పతిదినమందును ఫలమునిచ్చుటకు ప్రారంభించిన పుణ్యము క్షీణించినప్పుడు మాత్రమే సుషుప్తి కలుగుచుండును. ఇది దైనందిన ప్రళయము అనగా ప్రతిదినమునను జీవునకు కలుగు ప్రళయము. అదృష్టము పుణ్యమైనను పాపమైనను భోగమును కలిగించును కాని ప్రళయమును కాదు. అదృష్టమపి భోగ ప్రసిద్ధ్యర్థం న ప్రళయ ప్రసిద్ధ్యర్థం అని సూత్రభాష్యమునందుగూడ చెప్పబడినది. అనందమైకోసస్య సుషుప్త స్ఫూర్తిరుత్కట స్వప్నజాగరియో రీషదిష్ట సందర్శనాదిన. 210 సుషుప్త సుషుప్తియందు ఆనందమైకోసస్య ఆనందమైకోసము యొక్క ఉత్కటాత్కటమైన స్ఫూర్తి స్ఫురణము ఉండును. ఆ సమయమున దుఃఖమిశ్రము కాని సుఖముండును గానప్పుడు ఆనందమే కూడా స్ఫురణము అధికమని అభిప్రాయము. స్వప్నజాగర యోహ స్వప్నజాగర అవస్థలలో ఇష్ట సందర్శనాదిన ఇష్టవస్తువుల సందర్శనము మొదలగువాటిచే ఆదిపదముచే లాభం లోగములను గూడా గ్రహింపవలెను. ఈషత్ స్వల్పమగు స్ఫురణముండును. ఆ అవస్థలలో భిన్న విషకములగు వృత్తులు ఈ వృత్తిని నశింపజేయుచుండును. కాని సుషుప్తియందు ఇతర వృత్తు లేవియు ఉండవుగాన అప్పుడది ఉత్కటముగా ఉండునని భావము. అవ ఆనందమైకోసము కూడా అనాత్మయేయని చెప్పుచున్నాడు. నైవాయమానందమయః పరాత్మా సోపాధికత్వ ప్రకృతేర్వికారాత్ కార్యత్వ హేతోః సుకృతక్రియ వికార సంఘాత సమాహితత్వ. 211 ఆనందమయ కోసము అయం ఈ ఆసందమయ ఆనందమయ కోసము సోపాధికత్వాత్ కారణము కలచగుటవలను ప్రకృతేః ప్రకృతి యొక్క వికారాత్ వికారమగుటవలను సుకృతక్రియాయాః పుణ్యముయుక్ర కార్యత్వ హేరోహ కార్యమగుటవలను వికార సంఘాత సమాహితత్వాత్ అవయవ సముదాయముతో కూడినదగుటవలను పరాత్మ పరమాత్మ నైవ కాదు. ఈ ఆనందమయము ముఖ్యాత్మ కాజాలదు. అందులకు హేతువులు సోపాధికత్వాత్ నిమిత్తము కలదగుట వలన అని యర్థము. అనగా ఇష్ట సందర్శనాదుల వలన కలిగనదని యర్థము. ప్రకృతేహ మూల ప్రకృతి యొక్క అవిద్య యొక్క వికారాత్ వికారమగుట వలను తమోజృంభితమగు వృత్తి ప్రకృతి వికారమే కదా. ఇది పుణ్యకర్మ యొక్క కార్యము అనెడు హేతువు వలనను పుణ్యస్యానుభవే అని చెప్పిన విధమున శ్లో 209 జాగర స్వప్నావస్థలలో కలిగిన సుఖాకారమగు అవిద్యావృత్తి కూడా పుణ్యజన్యమే. వికార సంఘాత సమాహితత్వాత్ ప్రియాదిగుణక అని చెప్పిన విధమునను శ్లోప్ 209 తస్య ప్రియమేవ శరహ ఇత్యాది శృత్యుప్త విధమునను దర్శనము లాభము భోగము వీటి వలన జనించిన సుఖరూపములైన అవయవముల సముదాయము నుండి జనించుట వలనను పుణ్యవశముచే ఇష్టవస్తువును చూచినప్పుడును అది లభించినప్పుడును తమోమిశ్రమగు సత్వము ఉద్భవింపగా నేను సుఖవంతుడను అను విధమున సుఖాకారముగు వృత్తి జనించును. భోగము కలిగినప్పుడు కోజన్యస్తి సదృశో మయాయనియే దాస్యమి మోదీ పియే నా అంతటివాడు ఎవడున్నాడు. యాగము చేసెదను దానము ఇచ్చెదను ఆనందించెదను ఇత్యాదరూపమున ఆ వృత్తి ఉత్కర్షను పొందుచున్నది. ఈ విధముగా ఈ వృత్తి పుణ్యము ఇష్ట విషయములు మొదలగు వికారముల వలన జనించుచున్నది అని కూడా వికార సంఘాత సమాహితత్వాత్ అను పదమునకు అర్థము చెప్పవచ్చును. 205 శ్రీని వేకచూడామణి అవ కోసపంచక వివేకము చేసిన పిమ్మట చేయవలసిన కృత్యమును చెప్పుచున్నాడు. పంచనమపి కోసానాం నిషేధే యుక్తితః కృతే తన్నిషేధావధః సాక్షి బోధరూపౌవశిష్యతే. 212 పంచనమపి కోసానాం 5 కోళముల యొక్కయు నిషేరే ప్రతికోసము విషయమునను ఇది ఆత్మకాదు ఇది ఆత్మకాదు అను నిషేధము చేయబడిన దగుచుండగా తన్నిషేధావధ వాటి యొక్క నిషేధమునకు ఆధారభూతమైనట్టియు అనగా దేనివరకను నిషేధము చేయబడునో అట్టి అవధి అని అర్థము. సాక్షి సాక్షి అయిన బోధరూప నిర్విషయమగు కేవల జ్ఞానరూపమ్మగు వస్తువు అవశిష్యతే శేషించును అవ అదియే ముఖ్యాత్మేని తెలియవలెనని చెప్పుచున్నాడు. యోయమాత్మా స్వయం జ్యోత్యః పంచకోశ విలక్షణ అవస్థాత్రయ సాక్షి సన్నిర్వికారో నిరంజనః సదానందః సవిజ్ఞేయః స్వాత్మత్వేన విపశ్చిత. 213 పంచకోశయః ఏది అవశిష్యతే శేషించునో ఆయం ఇది ఆత్మాన్ ఆత్మ స్వయం జ్యోత్యః స్వయముగా ప్రకాశించునదియు విలక్షణః పంచకోశముల కంటే భిన్నమైనదియు అవస్థాత్రయ సాక్షి జాగ్రత్ స్వప్న సుషుత్యవస్థలకు సాక్షియు సన్ అబాధితమును సర్వదా ఉండునదియు నిర్వికారః వికారరహితమును నిరంజనః ఇతర వస్తు సంబంధరహితమును సదానందః ఎల్లప్పుడును ఆనందస్వరూపుడును సహా ఆత్మయే విపశ్చితా పండితునిచే స్వాత్మత్వేన స్వస్వరూపముగా విజ్ఞేయః తెలియదగనది. ఏది శేషించునో అది ఆత్మాని పూర్వశ్లోకముతో సంబంధము ఆనందమే కోసము. 297 ఉపక్రమముతో ఏకవాక్యత్వముండు విధమున పరమాత్మ నిరూపణమును ఉపసంహరించుచున్నాడు. అస్తి కశ్చిత్ స్వయం నిత్య మహం ప్రత్యేలంబన అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణః ఇత్యాది శ్లోకముచే 127 ఏ ఆత్మను గూర్చి చెప్పుటకు అపక్రమము చేయబడెనో ఇంతవరకును పంచకోశ విలక్షణముగా అపపాదింపబడెనో అట్టిదియు జాగ్రదాద్యవస్థలకు సాక్షియు అబాధ్యమును వికార్శూన్యమును నిరేపమును ఎల్లప్పుడును ఆనందస్వరూపమును అగువ ఆత్మ విపశ్చిత వివేకకుసరుడగు వానిచే స్వాత్మత్వేన స్వస్వరూపముగా తెలియదగనది. ఏ దేహాదులయందు ఆతృత్వము కల్పితమో వాటి నన్నింటినీ నిరసింపగా అట్టి ఆరోపితములగు వాటి కన్నింటికిని ఆధారభూతమును బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనుశృతిచే సర్వాధారముగా బోధింపబడినదియు అగు పరబ్రహ్మయే వాస్తవరూపము. కావుననే శృతి నిషేధమునకును అసన్నేవ సభవతి అసమ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సప్తమేనం తతో విదురితి. బ్రహ్మలేదు అని అనుకొనువాడు నేనే నేను అని చెప్పినట్లగును బ్రహ్మ ఉన్నది అని గ్రహించినచో అట్లు గ్రహించువాడు ఉన్నవాడగును అని చెప్పుచున్నది. అనగా బ్రహ్మయే స్వస్వరూపముగాన బ్రహ్మ అసత్ అని అన్నచో తానే అసత్ అని చెప్పినట్లగును, తాను బ్రహ్మకంటే వేరన్నచో తనచే ఆత్మగా గుహితములగు కోసములను నిషేధించినప్పుడు నైరాత్మ్యము అనగా తానే లేడు అని చెప్పవలసి వచ్చును అని అర్థము. 288 శ్రీ వివేక చూడామణి.